జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, శ్రీమద్ రామాయణం బాలకాండలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రస్వామిని నిద్ర లేపుతూ ఉన్నటువంటి శ్లోకము చెప్పుకుంటూ ఉన్నాం. కౌసల్య సుప్రజ రామ. కౌసల్యాదేవి ముద్దుబిడ్డ, ఓ రామ, పూర్వసంధ్య ప్రవర్తతే. పూర్వ సంధ్య అంటే సూర్యుడు ఉదయించటానికి ముందు కాలము, అంటే పగలు రాత్రి వెళ్ళి ఇక పగలు రాబోతూ ఉన్న మధ్యకాలము అన్నమాట. అలాగే పగలు వెళ్ళిపోయి రాత్రి రాబోయే కాలం ఉంటుంది, అక్కడ కూడా అది మధ్యకాలము, దాన్ని పశ్చిమ సంధ్య అంటుంటారు, లేదా ఉత్తర సంధ్య. ఇలా ఆ మధ్య భాగము అని, రాత్రికి పగటికి, రాత్రికి పగటికి, రాత్రికి. మరి ఆ సంధ్య రాబోతూ ఉన్నదంటే ముందే నిద్ర లేవటము అంటే ఏ పని అయినా సరే ఈ సమయానికి ప్రారంభం అవుతుంది అని అంటే దానికంటే ముందే సిద్ధంగా ఉండాలి అని. మరి ఇప్పటిది ఏదైనా సరే ప్రారంభోత్సవాలు అవో ఇవో లేకపోతే అన్నీ కూడా ఈరోజు ఏదో ఉదయం 10 గంటల కంటే 12 అవుతుందో ఎంత అవుతుందో తెలియదు. అలాగే ఒకసారి ఒక ప్లాట్ఫారం మీద రైలు ఈరోజు కరెక్ట్గా టయానికి వచ్చిందండి అన్నాడంట ఒక ఆయన. ఈ రైలు ఎందుకనంటే రోజు లేటే వస్తుంటుంది అన్నారట. మరి ఆయన ఏం చెప్పాడు, ఓయ్ బాబు ఇది నిన్న ఈ టయానికి రావాల్సింది అయ్యా అన్నాడంట. అంటే 24 గంటలు లేటు, 1 గంట 2 గంటలు కాదు. అలా ఈ లేటుని గురించి చెప్పుకుంటూ ఉంటారు. కనుక ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో చేయవలసినటువంటి ప్రతి పనిని కూడా ఇలా చేయవలసిన సమయానికి ముందే మేల్కొని దానికి సిద్ధపడాలి అని చెబుతూ ఉన్నది ఇది అంటూ ఉన్నారు. మరి ఇప్పుడు కేవలము రాముడు లేచి మొహం కడుక్కోవటము, స్నాన సంధ్యాదులు చేయటము ఇదే కాదండి. ఇంకా దేనికోసం ఇది అని అంటే అజ్ఞానాంధకారు గతః. అజ్ఞానాంధకారం వెళ్ళిపోయింది, భగవత్ సాక్షాత్కారో మే జాతః అంటే విశ్వామిత్రుడు. ఇది నాకు అజ్ఞానం వెళ్ళిపోయింది, భగవత్ సాక్షాత్కారము నాకు కలిగింది అని అనుకుంటున్నాడు ఆయన. అలాగే ఇక మరి రాముడికి ఏమిటని అని అంటే విరోధి నిరసన ఆరంభ సమయము, విరోధులను నశింప చేయటానికి మొదలు. మరి విరోధులు అని అంటే ఎవరు, తనని ఆశ్రయించిన వారికి ఎవరు విరోధులు, వారే. ఈయనకి ప్రత్యేకంగా సొంతంగా ఎవరు లేరు. ఇప్పుడు ఎందుకోసం బయలుదేరాడు, జనాన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, అలాగే విశ్వామిత్రుడి తపస్సుని విఘ్నం చేసేవాళ్ళు, వీళ్ళు విరోధులు అవుతున్నారు ఇప్పుడు. అంటే మంచి వాళ్ళకి విరోధులు, తనని ఆశ్రయించారు, రాముడిని ఆశ్రయించాడు కదా విశ్వామిత్రుడు వచ్చి రక్షణకు రమ్మని, కనుక ఇప్పుడు ఆయన వెంట వెళ్తున్నాడు కనుక ఆయన విరోధులే ఇప్పుడు ఈయనకి విరోధులు. అంతేకాక మనకి విరోధులు ఎవరండి అంటే మన మనసే, మన ఇంద్రియాలే. ఇక ఇంతకు మించినటువంటి విరోధులు లేరు. వీటి ద్వారానే విరోధులు ఏర్పడినా, మిత్రులు ఏర్పడినా, ఈ భావాలే. కనుక మరి వ్యవహారంలో అన్నీ ఉంటాయి, ఊరికే వేదాంతం చెప్పినంత తేలిక కాదు. లాభాలు నష్టాలు మోసాలు ఇలాంటివి చేసేవాళ్ళు అందరూ కూడా ఒకరికి ఒకరు విరోధులుగానే ఉంటుంటారు. కానీ ఈ ఆధ్యాత్మిక విషయంలోకి వచ్చినప్పుడు అది ఆరంభమైన దానికి జాగ్రత్తగా ఉండాలి అని చెబుతూ ఉన్నది అన్నమాట. అలాగే మధ్యమే సఫలం జన్మ, ఆ జన్మ సఫలమైంది అని ఆయన అనుకున్నాడు విశ్వామిత్రుడు. ఇక నరశార్దుల భవతాపి సంధ్యోపాస్య, ఓ నరశ్రేష్ఠుడా, నరులలో గొప్పవాడివి నువ్వు, చేసే పనులని నిన్ను చూసే ఇతరులు కూడా అనుసరిస్తూ ఉంటారు. ఇప్పుడు గొప్పవాళ్ళు చేసిన పని చూసి చేస్తారు అని చెబుతారు. చాలామంది అనుకరించేవాళ్ళు అనుసరించేవాళ్ళు ఉంటారు. మరి కొంతమంది ఏమో అది చేయకపోతే దానిని సాకుగా చూపించి దాన్ని మానేసేవాళ్ళు ఉంటారు. ఇక ఆయన చేయట్లేదు, నేను ఎందుకు చేయాలి అన్నట్టుగా. అయితే మంచి పనులు చేస్తారా వీళ్ళంటే పొరపాటును కూడా చేయరు. వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు కదా, మీరు కూడా చేస్తారంటే చేయరు. కానీ చెడు పనులు చేయటానికి మాత్రం ఒక గొప్ప వాళ్ళని ఉదాహరణగా తీసుకుంటారు. ఆయనే చేయలేదు, లేకపోతే ఈయనే చేయలేదు. ధర్మరాజే జోదం అడగాలింది, మనం ఆడితే ఏంటి, ఆడమనే కదా అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు లోక సహజంగా. కనుక నువ్వుప్పుడు నరశ్రేష్ఠుడివి, యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః అని కూడా చెప్తుంటుంది కదా మనకి. ఏదైతే గొప్పవాడు ఏ పని చేస్తాడో సామాన్యుడు అదే పని చేస్తాడు. ఉత్తిష్ట లేవయ్యా, సంధ్యను ఉపాసించాలి. ఆశ్రిత విరోధి నిరసనశీలశాఖ్యం నిద్రావకాశోపి అస్తి. ఇప్పుడు ఇక ఆశ్రితుల విరోధులని ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇందాకే, తను ఆశ్రయించినటువంటి వారికి ఎవరు విరోధులో వారే, వారినే ఇప్పుడు పోగొట్టాలి ఈయన. అలా అదే శీలం, అదే చరిత్ర, అదే నడవడికగా కలిగిన వాడికి ఇక నిద్రకు అవకాశం ఉండదట. బయటకు వచ్చిన తర్వాత ఇంకెక్కడిది ఉందా ఇంకా రామునికి? అలా అడుగుపెట్టాడు, ఇక అంతే, ఇక మొదలవుతుంది ఇక్కడ, ఇక్కడ నుంచి మొదలు అంతా కూడా. కనుక ఇక విరోధి నిరసనమే చేయాలి సుమా. నరశార్ధుల అంటే మధ్య యజ్ఞ నిర్వాహక, ఇప్పుడు నువ్వు నా యజ్ఞాన్ని నిర్వహించడానికి బయలుదేరావు, ఇక బద్ధకాలు పనికిరావు. ఉత్థాన ప్రయోజనమాహ కర్తవ్యం దైవమాన్నికం. మరి ఏం చేయాలయ్యా లేచి అని అంటే, ఆన్నికమైనటువంటి అంటే దైవ సంబంధమైనటువంటి పనులు. దేవేన సర్వేశ్వరేణ విహితం నిత్యకర్మ కర్తవ్యం. నీకు ఇంకా వేరే నీకు అవసరం లేదు, అసలు నువ్వే దైవం గనుక నీకు సంబంధించిన పనులే నువ్వు చేసుకుంటే చాలు. దేవశబ్దో భవదర్ధక, నీకే ఈ అర్థం, నీవే దేవుడివి కనుక భవదీయం ఆన్నికం భవదాజ్ఞారూపం కర్మ మయా కర్తవ్యం తత్వీ స్వీకురు. నీ ఆజ్ఞారూపమైనటువంటి కర్మలు ఇవన్నీ అది నేను చేస్తా, మయా కర్తవ్యం. నేను అన్నప్పుడు జీవులందరూ చేసే పనులే, భగవంతుడి కోసం జీవులు చేసేయి, వాటిని తత్తు స్వీకురు. అది తీసుకోవటానికైనా లేవాలిగా. ఇప్పుడు అగ్యం ఇస్తున్నాను అని అంటే పుచ్చుకునేవాడు కూడా మరి సిద్ధంగానే ఉండాలి కదా. కనుక నీవు కూడా ఇప్పుడు లేచి సిద్ధంగా ఉండాలయ్యా. మాయ స్వీకరించు, మా విన్నపాలు అంగీకరించు. దైవం దేవారాధన భూతం. ఇంకా దైవం ఆన్నికం అన్నారు కదా, దైవం అనే పదానికి చెబుతున్నారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి ఈయన వ్యాఖ్యానం. దేవ ఆరాధన, అటువంటి ఏదైతే ఆ కర్మ ఉన్నదో అన్యా నిర్వర్త్యం ఏక స్తుత్యాత్మకం, ఏక స్తుత్యాత్మకం కర్మ యజ్ఞాత్మకం కర్తవ్యం. ఇక ఇప్పుడు ఏమిటంటే మా స్తోత్రములన్నీ నీవు గ్రహించాలి. అలాగే లోకానికి మేలు యజ్ఞము అన్నప్పుడు విశ్వామిత్రుడు యజ్ఞము, దానికోసమై మరి నడవాలి కదా ఇక ముందుకి. ఆ కర్మ యజ్ఞమును చేయించడానికి, యజ్ఞ రక్షణ కోసమై బయలుదేరి వెళ్ళాలి కనుక అలా ఇది ఆన్నికం పగలు చేసేటటువంటిది. ఆ పనులన్నీ చేయాలయ్యా, లేవవయ్యా అన్నాడు అని ఆ శ్లోకానికి కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దుల కర్తవ్యం దైవమాన్నికం. ఇప్పుడు ఇవి మనం చెప్పుకుంటున్నాం, ఇప్పుడు అంటే ఒక వ్యాఖ్యానాన్ని చదివి చెప్పుకుంటున్నాం. అక్కడ ఇంత ఏమీ ఉండదు కదా, వారి వారి భావాలు, వారి వారి యొక్క పనులు అవి చేసుకుంటూ వెళ్ళిపోతారు. జరిగిపోయింది కథ, జరిగిపోయింది. ఇప్పుడు మనం తెలుసుకోవటానికి ప్రతి పదానికి ఉన్న స్వారస్యాన్ని చెబుతున్నారు. ఇలా ఈ భాష సంస్కృత భాష గొప్పది, వాల్మీకి మహర్షి రచన గొప్పది. మరి ఈ శ్లోకానికి ఇంత, మరి ఒక రోజు కాదు రెండో రోజు కూడా మళ్ళీ 10 నిమిషాల వరకు వచ్చేసాము అని అంటే లోకాన్ని మేలు కొలిపిన శ్లోకం ఇది. మరి సుప్రభాతం ఇదే కదా, లోకానికి మొత్తానికి మేలు కొలిపోయింది అంటే అంతా కూడా అన్ని పనులు జాగ్రత్తగా చేయవలసిన పనులు చేయటానికి ముందే ఉండాలి అని చెబుతుంది ఇది. పూర్వాసంధ్యా ప్రవర్తత, నువ్వు ఏ పని చేయాలనుకుంటావు దానికి ముందు ప్రిపరేషన్ అంటుంటారు కదా, అదిగో అది అంతా కూడా తయారు చేసుకోవాలి. ఎక్కడ బద్ధకం ఉండకూడదు, ప్రాలుమాలుట ఉండకూడదు, ఆలస్యము ఉండకూడదు, లేటు కాకూడదు. ప్రతిదీ లేటుగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు, అసలు జీవితం అంతా లేట్ అయిపోతుంటుంది ఇక వాళ్ళకి. అలా కాకుండా చూసుకోండి, మీకు మీరే చెప్పుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఏం చేయాలి, మనకి కావలసింది ఏమిటి? లోకంలో అందరికీ మనము అన్నప్పుడు దాదాపుగా ఈ రోజుల్లో ప్రస్తుతానికి చూసినట్లయితే నా అనుభవంలో నేను చూస్తూ ఉన్నాను, ఈ రామాయణ భారత భాగవతాలు పూర్వకాలం అంటే చెబుతూ ఉండేవాళ్ళు ఒక మాదిరిగా ఒకే రకంగా అంటే ఒకే రకంగా చెప్పుకుంటూ వచ్చారు. కొన్ని వందల వేల సంవత్సరాలు వెళ్ళిపోయినాయి, కానీ ఇప్పుడు ఏమిటో మారిపోయింది. నా చిన్నప్పటికీ నేను చదువుకుంటూ పెద్దలు చెబుతూ ఉంటే నేను వింటూ ఉన్నటువంటిది నేను చెబుతూనే వస్తూ ఉన్నా, ఎంతో తెలిసినా తెలియకపోయినా. అదొక దాన్ని ఏమంటారు, ఒక వ్యసనం అనుకోండి, ఏదన్నా అనుకోండి, చెబుతూనే వస్తూ ఉన్నా విచిత్రంగా మారిపోయింది. ఇప్పుడు ట్రెండ్ అంటుంటారు, మరి ఏదో అది విచిత్రంగా మారిపోయింది. దీంట్లో కూడా మారిపోయింది రామాయణ భారత భాగవతాలు కూడా. ఇదివరకటిలాగా ఎవరికీ అవసరంలా, ఎవరికి కావాలి కథలు, దాంట్లో మార్పులు కావాలంట. ఎంతవరకు ఈ మార్పులు నిజానికి అసలు తెలియవు. ఇప్పుడు ఇదివరకే అమ్మమ్మలో లేక నాయనమ్మలో తాతలో ఏదన్నా ఇంట్లో కూడా చెబుతుండేవాళ్ళు బయట హరికథలని. ఇప్పుడు అలా విజయదశమి వచ్చిందంటే ఇదివరకు హరికథలు ఉండేవి, వినాయక చవితి వచ్చిందని అంటే హరికథలు ఉండేవి, వర్షాకాలం వచ్చిందంటే హరికథలు, పురాణాలు, ఉపన్యాసాలు, సప్తాహాలు, భాగవతాలు, రామాయణాలు సప్తాహాలుగాను అంతా ఉండేది. అన్నీ దాదాపుగా ఎక్కువ పల్లెటూళ్ళే ఎక్కువ, పట్టణాలు చాలా తక్కువ. పట్టణాలు కూడా పల్లెటూళ్ళలాగానే ఉండే మరి మొదట్లోనే ఏముంటాయి. ఇప్పుడు ఏమైపోయిందండి, క్రమంగా మార్పు వచ్చేసింది, యాంత్రికంగా మారిపోయింది. ఈ మార్పు ఎంతవరకు వచ్చేసింది అని అంటే ఆ విజ్ఞానం పెరిగింది. విజ్ఞానం అంటే సైన్స్ పెరిగింది. ఆ విజ్ఞానము పెరిగి, వస్తువులు పెరిగి, యంత్రాలు పెరిగి, జీవితంలో ఏ ఒక్కడికి కూడా అసలు ఖాళీ అంటూ లేకుండా పోయింది. ఖాళీ లేదు, ఏ కాలం ఇదివరకటిలాగా ఏ కాలము లేదు. ఒక వర్షాకాలం అని లేదు, ఒక వేసవకాలం అని లేదు, ఏ కాలము లేదు. రైతులు అంతే పంటలు పండించారు అని అంటే ఇదివరకు ఒక పంట ఎప్పుడూ పండేది, 6 నెలలకో సంవత్సరానికో ఒక పంట. ఇప్పుడు అలా కాదు కదా, 6 రోజులకే ఒక పంట, రోజుకి ఒక పంట, 6 వారాలకి పంట, నెల నెల పంట. వాళ్ళకి అంతే, ఇక వ్యాపారస్తులుగా చెప్పే పని లేదు. ప్రతిరోజు ప్రతి క్షణము అసలు ఎన్ని మార్పులు ఏమిటో. ఇదివరకు ఒక వస్త్రము బట్టలు పంచకాని లేదు, లాగు చొక్కాలు అనేవాళ్ళు అప్పుడు అవి ఒక్కసారి 2 సార్లు సంవత్సరానికి అంతే. పంచలు కొనేవాళ్ళు అసలు ఒకసారి ఆ పూర్వకాలంలో. ఇప్పుడు అలా కాదు, ఎప్పుడు షాపింగులే, మాల్సే అన్నీని. ఇవాళ ఉన్నది రేపు ఉండదు, కనుక ఈరోజు కట్టేసింది రేపు కట్టకూడదు. ధనమున్నవాళ్ళు అంతే, ధనము లేని వాళ్ళు అప్పు చేసైనా అంతే, వాళ్ళు ఇస్తుంటారు ఇన్స్టాల్మెంట్స్. ప్రతివాడికి నువ్వు 1 రూపాయి కట్టు, ఫ్రిడ్జ్ ఇంటికి తీసుకెళ్ళిపో, అయిపోయే రూపాయి కట్టడము, ఫ్రిడ్జ్ ఇంటికి తెచ్చుకోవటము, ఆడి దగ్గర ఏదో ఒక తాకట్టు, వడ్డీ లేదంటాడు, వడ్డీతో సహా గుంజుతాడు. ఈ విధంగా బ్యాంకులు లోన్లు అందరూ ఇస్తూనే ఉంటారు. ఎవరో మహారాజులు ఎగ్గొట్టేవాళ్ళు ఎగ్గొట్టేస్తారు, వాళ్ళని మళ్ళీ ఏమీ చేయలేరు. అతి సామాన్యుల్ని అయితే ముక్కుపిండి వసూలు చేయటానికి కోట్లు ఎగ్గొట్టేవాళ్ళు ఉంటారు, విదేశాలకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఏం చేయలేరు. ఎన్ని రకాలైనటువంటి స్థితులు గతులు అసలు ఎలా మారిపోయినాయి, మొత్తం మారిపోయి. ఆ టీవీల్లో అలాగే ఇప్పుడు ఏదైనా ఒకటి ఉందనంటే టీవీలోనే, ఇంకెక్కడ కనపడదు, ఎవడు వినడు చెప్పినా కూడా. మరి ఈ మధ్యన ఏమైంది, ఆ కరోనా పుణ్యమో మరి ఏమిటో తెలియదు. ఈ వాట్సాప్లో అందరూ గ్రూపులే, కులాలను బట్టి గ్రూపు, మతాలను బట్టి గ్రూపు, అన్ని గ్రూపులు గ్రూపులు, ఎవరి గ్రూపులు వాళ్ళకే. ఒకటిదాన్ని ఇంకొకటి అసలు పట్టించుకోడు, బాగుందా లేదా అవసరం లేదు, మన కులపాడు అవునా కాదా, మన మతమాడు అవునా కాదా, అయితే విందాం లేకపోతే లేదు. ఆ వినేది కూడా ఏంటి, తెలుసుకోవటానికి వింటాం కాదు. సంఖ్య ఏది, ఎంతమంది ఉన్నారు నా గ్రూపులో, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఆ కేలు వేలు, అలాగే ఇన్ని సబ్స్క్రైబులు ఉన్నాయి, ఈ లెక్కలే. చెప్పేదాన్ని గురించి కానీ, ఆ చెప్పవలసిన దాన్ని గురించి కానీ, అవగాహన చేసుకోవాలని కానీ ఏమీ లేదు. ఇదంతా కూడా ఎలా ఉంటుందని అంటే ఒక టైం టేబుల్ ప్రకారంగా, ఏది ఆ ప్రొద్దున్నే లేచిన తర్వాత బయటకు వెళ్ళటమో, వెళ్ళకముందు కాఫీ తాగటమో, ఆ తర్వాత ఇంకా ఆ పేపర్ చూడటమో, ఇంకా ఏయో పనులు ఇంట్లో వాళ్ళు చేసే పనులు, ఆయా వయసులో వాళ్ళ పనులు. ఇక మరి కొంతమంది అసలు నిద్ర నుంచే నిద్రపోయేది కూడా ఆ ఫోన్ చూస్తానే నిద్రపోవటము, లేవటం నుంచి ఫోన్తోనే మొదలు, అన్నీ వాటిలోనే ఫోన్తోనే ప్రపంచం. అదే ప్రపంచం అందరికీ, అదే ప్రపంచం బ్యాంకులకి, అదే బ్యాంకులు కూడా వెళ్ళవసరం లేకుండానే ఫోన్లో వచ్చేసిన అన్ని లావాదేవీలు మొత్తము ఫోన్పేలు ఇంకేయో రకరకాలైనటువంటివి అన్నీ వచ్చేసి మరి ఏమి మారిపోచ్చేస్తుంది? అసలు ఎక్కడికి పోతుంది ప్రపంచము? ఎవడు వింటాడు ఇవన్నీని? ఎవడికి కావాలి ఇవన్నీని? అందుకనే నేను అన్నది మనము అని. మనమంటే నాకు ఇప్పుడు 67 ఏళ్ళు, నేను 66 నిండినయో 67 నిండినయో వెళ్ళిపోతున్నాయి అనుకోండి. ఇలా ఇంకా ఈ పెద్ద పెద్ద వాళ్ళే వింటున్నారు, కనపడుతుంటే చూస్తుంటే కూడా ఉన్నది ఇదే. మరి ఏం చేస్తారు? ఇంకా ఏం చేయగలిగేది కనపడతలేదు. ఇదివరకు విని విని ఉంటే ఆ అలవాటుతో కొందరు వినేవాళ్ళు, లేదు పని ఆయన ఏం చెబుతున్నాడో, ఆ కొత్తగా విందామనే వాళ్ళు లేరులేండి. అది అది తీసేయండి, అది అయిపోయింది. వినాలి అనుకునేటటువంటి స్థితి, ఇప్పుడు నాలాంటి వాడు చెప్పినా అర్థం కాదనుకోండి కొత్త వాళ్ళకి, ఎందుకంటే ఇంగ్లీష్ పదాలు ఉండాలి, ఆ పదాలతో నడవాలి. అయినా నాకేమీ పెద్దగా నాకు అసలు పరిచయము, నాకు చదువుకునేటప్పుడు రాలేదు, నేను చదువుకోను లేదు, బడిలోను లేదు, ఏదో ఆ ముక్కును పెట్టుకుని ఏదో ఒక మెట్రిక్ పాస్ అయ్యాను అంతే. తెలుగు సంస్కృతము అట్లా చెప్పుకోవటం వెళ్ళిపోవటం అలా అయిపోతుంది. అవగాహన చేసుకుంటూ నా మనసు అయితే ముందుకు పోతుంది, మరి ఆ రకంగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. బాగానే ఉందంటున్నారు కొందరు, లేదు కొద్దిమంది చెప్తూనే ఉంటారు ఫోన్లు చేసి చెప్పేవాళ్ళు, దాంట్లో వాట్సాప్లో పెట్టేవాళ్ళు. మరి సరే, ఎంత బాగున్నది అనేది కాదు. ఇక మనకందరికీ పూర్వసంధ్య అనేదంటే నిజానికి పూర్వసంధ్య అయిపోయింది మంది, పశ్చిమ సంధ్య జీవితంలో అయితే పశ్చిమ సంధ్య వాలిపోయింది, ఇటు పడమటకి వాలిపోయాడు సూర్యుడు. మనకి ఎవరు చెప్పలేరు ఏ రోజు ఎలా ఉంటుంది అనేది, ఎవరు చెప్పలేని రోజులే. కనుక ఇంకా పరమాత్మకి అంకితం అయిపోవాలంతే. అది ఇదివరకల్లా విన్నాము, ఏదో అంకిత భావంతో వెళ్ళిపోవాలి ఆ పరమాత్మకి. శ్రీరామ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. చూడండి నాకు కూడా మరి ఏమైపోయిందనంటే అన్ని చెప్పి చెప్పి చెప్పి రామకథ కృష్ణ కథలోకి చివరిలో ఇక అది ఎంతకాలం వెళ్తుందో నడుస్తూ ఉంటుంది. అది ఏమి ఇప్పుడు ఇది ఏనాడు ఈనాడు కూడా అనుకుంటానికి విచిత్రం ఏమిటంటే జీవితాల్లో కనపడుతూ ఉంటాయి. రామచంద్రస్వామి కృష్ణచంద్రస్వామి అనుకుంటానికి నా మనవరాలు పుట్టింది ఎప్పుడో, ఇప్పుడు కాదు దానికి 7 ఏళ్ళో 8 ఏళ్ళో. ఆ చిన్నప్పుడే ఇంకా అది ఊకొట్టేటప్పుడు కొన్ని మాటలు వచ్చేటప్పుడు నేనే ఒక ఒక కీర్తనలాగాను ఏదో, ఏమి కావలే ఏమి కావలే ఏమి కావలే శ్రీమణి, నీకేం కావాలమ్మాయి అనేవాడిని ఆ పేరు అది. అప్పుడే మరి రామకథయును కృష్ణ కథయును నాకు కావలే ధీమణి, ఆ పిల్లన్నట్టుగా ధీమణి అని నన్ను సంబోధించినట్టు నేనేదో పెద్ద పండితుడిని అనుకుని, ఏదో ఆ శ్రీమణి అక్కడ ఉంది కదా ధీమణి అనుకున్నా. నన్ను నేను పొగుడుకున్నాలే, పొగుడుకుంటా నాకు అది అలవాటే. నన్ను చాలామంది అంటారు, మా ఇంట్లో వినేవాళ్ళే అంటుంటారు, ఓహో తెగ పొగుడుకుంటున్నావు నిన్ను నువ్వని. మరి నన్ను నేనే పొగుడుకుంటా, ఎవడు పోడిపోతే నేనేం చేయను ఇంకా? మరి సన్మానాలు చేసేవాళ్ళు లేకపోయే, స్టేజీలు లేకపోయే, తిట్టేవాళ్ళు ఉంటే సంతోషం. మరి ఇప్పుడు మీరు కూడా అనుకోవచ్చు, ఏంటి చెత్త కబుర్లు ఈయన చెబుతున్నాడని. మరి అదిగో ఆనాడు అన్నానని చెప్పడానికి ఇది ఈ గోలంతా. 7 ఏళ్ల క్రితమో 8 ఏళ్ల క్రితమో ఇట్లా నేను ఒక ఊరికి అలవోక గట్ల వచ్చింది అది రామకథ కృష్ణకథ అని. చివరికి అయ్యే మిగిలినవి ఇప్పుడు అదేమి, ఈ రోజుని ఇలా చెబుతాను అనుకుని ఆ రోజు చెప్పలేదు కదా. అప్పుడు నా వాట్సాప్లో మిగిలిన ఈ రెండే రామకథ కృష్ణకథ. ఇది నా జీవితంలో జరిగినటువంటి నా అనుభవాలని నేను ఒకసారి తిరగతోడుకుంటూ ఏదో పిచ్చిపాటిలాగా అలా మాట్లాడుకుంటూ ఉన్నాను. దయచేసి ఎవరు కూడా క్షమించండి, ఏదో విసిగించానని మాత్రం అనుకోకండి. నిజానికి ముసలాళ్ళు విసిగించే వాళ్ళే కనుక అట్లాంటి విసుగుదనం కూడా అనుకోండి. ఈ శ్లోకం ఇది ఇంత గొప్పగా అలా ఆయన చెప్పాడు కనుక మనకి పూర్వసంధ్య అంటే మన శత్రు నిరసన. ఇంకెవరు మనము ముసలాళ్ళం ఎక్కడికో పోయి ఏమీ చేయలేము. ఆ శత్రువులు ఎవరంటే కామక్రోధాదులే. ఇంకేదైనా ఉంటే వాటిని మనం ఎలాగూ జయించలేము. ఇప్పటికైనా పరమాత్మ కర్పించేసి స్వామి నీవే గతి, నీవే శరణం, శ్రీరామ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. ఊరికే ఇంటమే కాకుండా ఒక ఇరవై నిమిషాలే కాక ఏదో వెనక ముందు నేను అంటూ ఉంటాను. ఆ తర్వాత కూడా కొంత కనీసం ప్రాక్టీస్గానైనా చేస్తూ ఉంటారనుకోండి, చేయరని కాదు. ఏదో ఒక నామము, ఏదో ఒక జపము, లేదా ఒక ప్రాణాయామము, లేదా ఒక ధ్యానము, ఒక యోగము, పరలో ఒక సంబంధమైనటువంటి దానిని మనం ఇప్పుడు చేసుకోవటము మంచిది అని నా ఉద్దేశం. చేస్తూనే ఉంటారు, చేయడం కాదు, చేసేదాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవటం కూడా మంచిది. ఇప్పుడు ఆయన కూడా గుర్తు చేస్తున్నాడుగా రాముడికి, ఇక నువ్వు బయటకు వచ్చావయ్యా, ఇక నీకేమీ కుదరదు సుమా, విరోధి నిరసనమే నీ పని, మేం చెప్పినట్టు నువ్వు చేయాలి, లేకపోతే రాముడికి ఏం పని అండి. ఎందుకు ఇంత ఉపోద్ఘాతం అంటే రేపు రాబోయే తాటక ఒక స్త్రీ, మరి అదేమిటో మనకు తెలీదు, దాన్ని భయంకరంగా చిత్రించేశారు. మరి అసలు వీళ్ళు చెబుతున్నారా, వీళ్ళ రచనలా, ఒక స్త్రీ ఏమిటి, అసలు ఆ కాలంలో ఎవరిని చంపాలి అన్నా వాళ్ళు మహాదుర్మార్గులు అన్నట్టు చెప్పేస్తున్నారు. కావచ్చు కూడాను, జనాలను తిని వాళ్ళంతా నరమాంస భక్షకులు ఆ రోజుల్లో, నరమాంస భక్షకులే కదా ఆ రోజుల్లో. ఇప్పుడేమో నరమేధ భక్షకులు, అంటే బుర్రలు తినేస్తున్నారు అందరూను. ఆనాడు మాంసం తినేవాళ్ళు, కనపడకుండా తింటున్నారు, ఇప్పుడు తెలియకుండా తింటున్నారు. ఒక వస్తువు కాదు అది, ఖరాబు చేసి పారేస్తున్నారు. ఎప్పుడు ఉంటారు అప్పుడు, ఇప్పుడు మార్పులు అనేవి ఆకారాల్లోనూ పేరుల్లోనూ వస్తుంటాయి. మరి అప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉండి ఉండొచ్చు. నిజానికి అంత భయంకరమైన ఒక స్త్రీని మొట్టమొదటి చంపిస్తున్నాడు ఆయన. చూడండి మరి ఎంత వింత, కథ తెలియదు కాదు కదా రామకథ, ఒక స్త్రీ, ఒక తాటక. మరి ఇంకా అసలు వర్ణనలు చూస్తే ఉంటాయి నాకు, ఇప్పుడు ఎప్పటికీ అనిపిస్తుంది మరి ఏమిటో, ఏ అంటే ఒకళ్ళని చంపాలి, ఒకళ్ళు దుర్మార్గులు అని అంటే ఇంత భయంకరంగా ఉంటుందా అన్నట్లుగా ఉంటాయి అక్కడ చిత్రీకరణ అంతా. అదో అలా చేస్తూ ఉంటారు, దుర్మార్గులే దుర్మార్గులు కాదంటలేదు. అదిగో అందుకోసం శత్రు నిరసనం ఇక నువ్వు చేయాలంటున్నారు, అలాగే మనం కూడా కామక్రోధాదులను నిరసన చేయవయ్యా రామచంద్ర అని ఆ స్వామికే మనము కూడా విన్నపం చేసుకుందాం. ఏదో చెప్పాను, క్షమించండి. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.